రోబోలు పుస్తకం 5వ భాగం. ఈ నాటకం మూలంగా రోబో అంటే కృత్రిమ మానవుడు అన్న అర్థం సార్థకం అయింది. ఆటోమేటన్ అన్న పదం పూర్తిగా మాయమయ్యింది. ఈ రోబో అన్న పదమే అన్ని భాషలలోనూ చలామణి అవుతోంది. విజ్ఞానం పురోగమిస్తున్న కొద్దీ కాల్పనిక విజ్ఞానానికి పరపతి పెరిగింది. 1926లో అద్భుత గాథలు అన్న పత్రిక వెలువడింది. కేవలం కాల్పనిక విజ్ఞానానికి మాత్రం పరిమితమైన మొదటి పత్రిక అది. త్వరలోనే అలాంటి పత్రికలు మరిన్ని వచ్చాయి. ఈ కొత్త పత్రికలకి ఎంతోమంది రచయితలు కథలు రాయటం మొదలుపెట్టారు. ఏటేటా వందలాది కాల్పనిక విజ్ఞాన కథలు ప్రచురితం కాసాగాయి. వీటిలో ఎన్నో కథలు రోబోలకు సంబంధించినవి. ఈ కథల మీద మేరీ షెల్లీ కారెల్ కాపిక్ల ప్రభావం చాలా కనిపిస్తుంది. ఇంచుమించు ప్రతి కథలోనూ ఒక రోబోకి బుద్ధి వక్రించి ప్రమాదకరంగా మారుతుంది. 1939లో అప్పటికి 19 ఏళ్ల కుర్ర కాల్పనిక వైజ్ఞానిక రచయిత ఐజాక్ అసిమోవ్ ఒక కొత్త రకమైన రోబో కథ రాయాలని సంకల్పించాడు. ఆ కథలో రోబో కేవలం ఒక ప్రత్యేకమైన పనిచేసే ఒక యంత్రం మాత్రమే, పైగా అందులో ఎన్నో భద్రతా సదుపాయాలు ఉన్నాయి, కాబట్టి దానివల్ల ఏ ప్రమాదము జరగటానికి వీలులేదు. తరువాత అద్భుత కాల్పనిక విజ్ఞానం అనే పత్రికకి సంపాదకుడైన జాన్ డబ్ల్యూ కాంబెల్ ప్రోత్సాహంతో అసిమోవ్ మరిన్ని కథలు రాశాడు. ఆ కథలన్నీ ఆ పత్రికలోనే అచ్చయ్యాయి. ఈ కొత్త రకమైన రోబో కథలకి పరపతి పెరిగింది. దానితో అసిమోవ్కి కూడా పేరొచ్చింది. అసిమోవ్ కనిపెట్టిన భద్రతా సూత్రాలని రోబోల 3 నియమాలు అంటారు. రోబోల గురించి ఇంచుమించు ప్రతి పుస్తకంలోనూ వాటిని పేర్కొంటున్నారు, కాబట్టి వాటిని ఇక్కడ ఇస్తున్నాం. 1, తన క్రియల వల్ల కానీ నిష్క్రియల వల్ల కానీ మనిషికి హాని కలిగేలా రోబో నడుచుకోకూడదు. 2, మనుషుల ఇచ్చే ఆదేశాలని రోబోలు తూచా తప్పకుండా పాటించాలి. ఆ ఆదేశాలు మొదటి నియమాన్ని వ్యతిరేకిస్తే తప్ప. 3, రోబోకి ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉంది. ఆ ఆత్మరక్షణ ప్రయత్నం మొదటి 2 సూత్రాలని వ్యతిరేకిస్తే తప్ప. ఈ 3 నియమాలు మొట్టమొదటిసారిగా అసిమోవ్ రాసిన రన్రౌండ్ అన్న కథలో కనిపిస్తాయి. ఈ కథ 1942లో ప్రచురితమయ్యింది. రోబోటిక్స్ అన్న పదం మొట్టమొదటిసారిగా అచ్చులో కనిపించిన సందర్భం అదే. ఈ పదం నేడు రోబోల అధ్యయనం, రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ మొదలైన వాటికి సంబంధించిన శాస్త్రాన్ని సూచిస్తుంది. ఫ్రాంకెన్స్టైన్ భయం అంటే రోబోలు మనుషులకి బద్ధశత్రువులు అన్న భయం పోగొట్టడానికి ఈ 3 సూత్రాలు తొలి ప్రయత్నాలు. కొంతవరకు ఈ ప్రయత్నం పనిచేసిందనే చెప్పాలి. అసిమోవ్ కథల ప్రభావం వల్ల పాత ప్రమాదకరమైన రోబోల గురించి జనం మరిచిపోయారు. నేటి కాల్పనిక విజ్ఞాన రచయితలు అలాంటి కథలు రాయటం మానేశారు. రోబోలు ప్రమాదం లేనివని, ప్రయోజనకరమైనవని, ప్రియమైనవని చిత్రీకరించడం మొదలుపెట్టారు. స్టార్ వార్స్ చిత్రంలో C3PO R2D2 అనే రోబోలు ప్రేక్షకుల మనసులని దోచుకున్నాయి. కాల్పనిక విజ్ఞానం దానికది ఏమీ సృష్టించలేదు. రోబోల మీద ఎన్ని కథలు రాసినా ఆ కథల వల్ల రోబోలు రాబోయేది లేదు. వాటి వల్ల రోబోల నిర్మాణం సాధ్యం కాబోయేది లేదు. కాల్పనిక విజ్ఞానం కూడా ఒక కొత్త రకమైన పురాణం అన్నమాట. అయితే మంత్రాల మీద, మహత్తర శక్తుల మీద కాకుండా విజ్ఞానం మీద ఆధారపడ్డ ఆధునిక పురాణం అన్నమాట. కానీ పాత పురాణాలకి కాల్పనిక విజ్ఞానానికి మధ్య ఒక తేడా ఉంది. మంత్రాలతో, మహత్యాలతో కూడుకున్న పురాణాలు ఎప్పటికీ నిజం కాబోయేది లేదు. కానీ విజ్ఞానం మీద ఆధారపడే కల్పనలు కొన్నైనా నిజమయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఆ కథలలో వర్ణించిన కల్పనలని వాస్తవీకరించడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తారు.